గొడవే గొడవమ్మా చెయ్యి పట్టి తిరిపి వాడమ్మా, గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా. అడుగు అడిగే అడుగు అయితే విడిచి పడుతుంటే, తడుకే సుడులే తిరిగి పొరిగి ఒదిగి పోతుంటే, తడిచే పెడితే మెరిపే తొగుచే ఉడిచి పడుతూ గొడవే గొడవమ్మా చెయ్యి పట్టి తిరిపి వాడమ్మా. గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా. గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా.